కలగాని కలయేదు కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది ఒక మనసు కూడ కలచు ఎక్కడికి ఎగిరింది. అది ఏమైంది ఎక్కడికో ఎగిరింది అది ఏమైంది.